48 నియతి. రామ, ఈ సృష్టిని బాగా పరిశీలించి చూడు. ఈ భూమి, ఈ సూర్యుడు, చంద్రుడు, గ్రహాలు, నక్షత్రాలు మొదలైనవన్నీ వాటి నియమిత మార్గాలలో, నియమిత వేగాలలో క్రమం తప్పకుండా సంచరిస్తున్నాయి. అలాగే మనిషికి మనిషే పొడతాడు, ఆవుకి ఆవే పొడుతుంది, అగ్ని దహిస్తోంది, వాయువు కదిలిస్తోంది. ఈ నియమాలు ఏవీ కూడా ఎక్కడా తప్పడం లేదు. ఇలా ప్రపంచంలో మహాభూతాలన్నీ వేటి పని అవే చేసుకుంటున్నాయి. ఎక్కడా నియమం తప్పడం లేదు. ఋతువులు తమ నియమం ప్రకారం నడుస్తున్నాయి. సృష్టి ప్రళయాలు తమ నియమం ప్రకారం నడుస్తున్నాయి. ఇలా సృష్టిలోని ప్రక్రియలన్నీ నియమబద్ధంగా నడిచే ప్రక్రియను ఉన్నీతి అని పిలుస్తారు. లోకంలో ప్రతి వైజ్ఞానికుడు కూడా తను పరిశోధనలు చేయదలుచుకున్న విషయంలో వినీతి ఏమిటో కనిపెట్టాలని ప్రయత్నం చేస్తాడు. అంటే ఉదాహరణకు, ఒక వైద్యశాస్త్రజ్ఞుడు ఒక ఔషధాన్ని తీసుకుని పరిశోధన మొదలుపెట్టినప్పుడు ఈ ఔషధం వల్ల ఆవశ్యంగా వచ్చే గుణాలేమిటి అని పరిశోధన చేస్తాడు. అంటే ఆ ఔషధానికి సంబంధించిన నియతి కనిపెడతాడు. ఈ ఔషధం ఫలానా వ్యాధిని పోగొడుతుంది అనే సత్యమే నియతి. ఆ నియతిని కనిపెట్టాక ఇక వాడు మాటిమాటికి ఆ విషయం పరిశోధన చెయ్యక్కర్లేదు. ఆ వ్యాధి ఉన్న చోటల్లా ఈ ఔషధం వేస్తాడు. వ్యాధి తగ్గిపోతూ ఉంటుంది. ఈ నియతిని కనిపెట్టినాక ఈ పరిశోధకుడు మాత్రమేగాక ఎవడు ఆ ఔషధాన్ని ఉపయోగించినా ఆ ఫలితం అలాగే వస్తూ ఉంటుంది. అలా వస్తేనే అది నియతి అవుతుంది. రామ, ఇంతకు చెప్పదలుచుకున్నదేమంటే, ఈ సృష్టిలో ప్రతి అణువు, ప్రతి గోళము, ప్రతి జీవి, ప్రతి బ్రహ్మాండము అన్నీ కూడా ఒకనొక నియతి ప్రకారమే నడుస్తున్నట్లు మనకు స్పష్టమవుతోంది. నియతి అంటే ఏమిటో ఇప్పుడు నువ్వు ఆలోచించు. రాముడు, గురుదేవ, మీరు నియతిని గురించి వివరించిన విధానాన్ని బట్టి చూస్తే లోకం ఒప్పుకునే దైవం మీరు చెప్పే నియతి రెండు ఒకటేనేమోనని మొదట్లో అనిపించింది. కాని దైవమనేది జీవి యొక్క పురాతన కర్మ తప్పితే మరొకటి కాదని నిరూపణ జరిగిపోయింది. కనుక అది ఇది ఒకటే అనుకోవడం కుదరదు. కనుక మీరు చెప్పే నియతి అనే పదానికి వస్తుస్వభావం అనే అర్థం చెబితే సరిపోతుందేమో అనిపిస్తోంది. వశిష్ఠుడు, రామ, విషయానికి బాగా దగ్గరగా వచ్చావు. కొంచెం తేడా ఉంది, చెబుతాను విను. యథాస్థితం బ్రహ్మతత్వం సత్తా నియతి రుచ్యతే సా వినేతుర్వినేతృత్వం సా వినేయ వినేయత .1. ప్రపంచంలో యథార్థంగా ఉన్న సత్యపదార్థం పరబ్రహ్మ ఒక్కటే. మనకు కనిపించే దృశ్య ప్రపంచంలోని వస్తువులన్నిటికీ సత్యమైన సత్తలేదు. కాని ఆ పరబ్రహ్మలో గల సత్తాయే వీటికి కూడా సంక్రమించి ఇవి కూడా ఉన్నట్టుగా కనిపిస్తుంటాయి. ఈ వర్తమాన కాలంలో కొన్ని వస్తువులు మన ఎదురుగుండా ఉన్నాయి. ఆయుసర్వ్యాభయేడు అంటున్నాం. ఇక్కడ ఉన్నాయి అనే వర్తమాన కాల క్రియాపదంతో మనం వ్యవహరిస్తున్నాం. భవిష్యత్ కాలంలో మరికొన్ని పదార్థాలు జన్మించబోతున్నాయి. వాటిని గురించి మాట్లాడవలసి వస్తే అవి ఉండబోతున్నాయి అని భవిష్యత్ కాల క్రియాపదం వేసి మనం మాట్లాడుతాం. ఉన్నాయి, ఉండబోతున్నాయి అనే రెండు పదాల అర్థాల గురించి కొంచెం ఆలోచించు. ఉండడమనే క్రియ రెండింటిలోనూ సమానంగానే వ్యాపించి ఉంది. భేదమల్లా కాలంలోనే. కాలమనేది ఇదమిత్తమని నిర్వచించి చెప్పేందుకు వీలున్న పదార్థం కాదు. ఆ కాల సంబంధాన్ని తీసేస్తే ఉన్నాయి, ఉండబోతున్నాయి అనే రెండు పదాలలోనూ గల అర్థాలకి భేదమేమీ లేదు. అప్పుడు దానిని ఉనికి అని పిలుస్తాం. ఈ ఉనికియే నియతి. ఇంకా బాగా అర్థం కావటం కోసం ఒక ఉదాహరణ చెబుతాను, విను. మట్టి ముద్ద ఉంది, దానిలోంచి వచ్చిన కుండ ఉంది. మట్టి ముద్దలోంచి కుండ వస్తుంది అనేది లోకల్లో ఉన్న నియతి. ఇప్పుడు ఆలోచించు, నియతి అంటే ఏమిటో. మట్టి ఉంది, కుండ ఉండబోతోంది. కాలం ప్రకారం వరుస ఇది. మట్టి కారణం, కుండ కార్యం. కారణ కార్యాల వరుస ఇది. మట్టి నియామకం, కుండ నియమ్యం. అంటే రూపాన్ని ఇచ్చేది మట్టి, రూపాన్ని పొందేది కుండ. మట్టి ఉన్నది అన్నప్పుడు నిజంగా దానిలో ఉండేది మట్టే. వర్తమాన కాలం కాదు, కుండ ఉండబోతోంది అన్నప్పుడు కూడా దానిలో ఉండబోయేది మట్టేగాని భవిష్యత్ కాలం కాదు. కనుక ఈ ఉదాహరణలో ఈ ఉన్నది ఉండబోతోంది అనే రెండు పదార్థాలలోనూ అనుగతంగా ఉన్నది మట్టే. అలాగే కారణమని పిలిచినప్పుడు కారణత్వం అనేది దానికి మనం పెట్టుకున్న పేరేగాని అక్కడ నిజంగా ఉన్నది మట్టి మాత్రమే. అలాగే కుండ కార్యము అని చెప్పినప్పుడు కార్యత్వం అనేది మనం పెట్టుకున్న పేరేగాని అక్కడ ఉన్నది మట్టి మాత్రమే. కనుక ఇక్కడ కార్యకారణాలు రెండింటిలోనూ అనుగతంగా ఉన్నది మట్టి మాత్రమే. అలాగే మట్టి నియామకము అన్నప్పుడు అక్కడ నిజంగా ఉన్నది మట్టే, కుండ నియమ్యము అన్నప్పుడు అక్కడ నిజంగా ఉన్నది మట్టే. కనుక ఈ రెంటిలోనూ అనుగతంగా ఉన్న నియతి మట్టే. రామ, ఇప్పుడు చెప్పిన దాన్నే వెనక్కి తిప్పి చెబుతాను చూడు. నియతి అనుగతంగా ఉంది కనుక నియామక నియమ్యాలు రెండింటిలోనూ అనుగతంగా ఉన్నది నియతి. కారణకార్యాలు రెండింటిలోనూ అనుగతంగా ఉన్నది నియతి. వర్తమాన భవిష్యత్ కాలాలు రెండింటిలోనూ అనుగతంగా ఉన్నది నియతి. మన ప్రస్తుత ఉదాహరణలో నియతి అంటే మట్టి. అదే న్యాయాన్ని ప్రపంచమనే కార్యానికి పరబ్రహ్మమనే కారణానికి సమన్వయం చెయ్యి అక్కడ ఆ రెండింటిలోనూ అనుగతంగా ఉన్నది సత్త. అందువల్ల లోకం మొత్తం మీద నియతి అంటే సత్త ఒక్కటే. సత్తయే యథార్థమైన బ్రహ్మతత్వం. అందుకే ఇందాక నేను నీకు యథాస్థితం బ్రహ్మతత్వం సత్తా నియతి రుచ్యతే అని చెప్పాను. కారణకార్యాలలోనూ వర్తమాన భవిష్యత్తులలోనూ నియామక నియమ్యాలలోనూ అనుగతంగా ఉండేది నియతే. కనుక నేను నీకు ఇందాక చెప్పిన శ్లోకంలో సా వినేతుర్ వినేతృత్వం సా వినేయ వినేత అని చెప్పాను. కారణరూపంలోనూ కార్యరూపంలోనూ ఉండేది ఒకే ఒక పదార్థం. కనుకనే లోకంలో ఎవరైనా 58 ఆయసర్ సరే ఒక కారణానికి ఒక కార్యానికి గల సంబంధాన్ని కనిపెడితే వాటిలో ఉన్న నియతి అనగా సత్తాలక్షణం ఏ మార్పు లేకుండా శిలాశాసనం లాగా ఉండిపోతుంది. రామ, ఈ నియతి గురించి నీకు ఇంత గట్టిగా ఎందుకు చెప్పానంటే పురుష ప్రయత్నానికి ఫలితానికి ఇలాంటి నియతి ఉంది. నియతిని ఈ రకంగా అర్థం చేసుకోక కొందరు నియతి అంటే దైవమే అని విధి అని పొరపాటు పడుతూ ఉంటారు. నువ్వు ఆ పొరపాటు పడలేదు. సంతోషం, పురుషకారానికి ఫలితానికి గల సత్తారూపమైన నియతిని నువ్వు బాగా గుర్తించు. అంటే కారణమే కార్యం, రెంటికీ భేదం లేదు. మట్టే కుండ రెంటికీ భేదం లేదు. అలాగే నువ్వు చేసే పురుష ప్రయత్నానికి నువ్వు పొందే ఫలితానికి భేదం లేదు. కనుక ఓ రామ, అతః పౌరుషమాశ్రిత్య శ్రేయసే నిత్యబాంధవం ఏకాగ్రం కురు తచ్చిత్తం శృణు చోక్తమిదం మమ 3.v.pr.s.10 2. పురుష ప్రయత్నము శ్రేయస్సు అనేవి కారణకార్యాలలాగా నిత్య బంధువులని గ్రహించు. నా మాట విని నీ మనస్సును సద్వాసనల మీద ఏకాగ్రం చెయ్యి